రక్తం మూడవ భాగం. మనిషి మరణించినప్పుడు చిట్ట చివరిసారి గుండె కొట్టుకున్నప్పుడు కొంత రక్తం ధమనులలోకి పోతుంది. ఆ తరువాత ఇక వాటిలో రక్తం ప్రవహించదు. అందుకే మృత కళేబరాల ధమనులు ఖాళీగా ఉంటాయి. ఈ అధ్యయనాలు ఇంకా అలాగే సాగి ఉంటే వైద్యులు శరీరం గురించి ఇంకా ఎన్నో తెలుసుకుని ఉండేవారు. కానీ అలెగ్జాండ్రియాలో జీవ నిర్మాణ శాస్త్రం మీద నిషేధం విధించారు. కళేబరాల పరిచ్ఛేదం చట్టవిరుద్ధమని చాటారు. దానితో మరో 1000 వరకు ఈ రంగంలో పెద్ద పురోగతి లేదు. కానీ అంతవరకు జరిగిన కృషి వల్ల ధమనులు సిరలు అని 2 రకాల నాళాలు ఉన్నాయని మాత్రం వైద్యులకి తెలిసింది. మరి అలా 2 రకాలు ఎందుకు ఉన్నాయో, గ్రీకు వైద్యుడు గాలెన్ ధమనులు గుండె నుండే బయలుదేరుతున్నాయని అనుకున్నాడు. ధమనుల ద్వారా గుండె శరీరం అంతటికి రక్తాన్ని, ఆ రక్తం ద్వారా పౌష్టిక పదార్థాలని శరీరం మొత్తానికి సరఫరా చేస్తుందని అనుకున్నాడు. కానీ సిరలు కాలేయంలో పుడుతున్నాయని భావించాడు. కాలేయంలో రక్తం ఉత్పన్నం అవుతోందని, అలా ఉత్పన్నమైన రక్తాన్ని సిరలు గుండెకి చేరవేస్తున్నాయని ఇతడు భావించాడు. అలెగ్జాండ్రియాలో వైద్యులు గుండెని ఎన్నోసార్లు పరిచ్ఛేదించారు. అందులో ఎడమ వెంట్రికల్, కుడి వెంట్రికల్ అని 2 విభాగాలు ఉంటాయని అనుకున్నారు. ఈ వెంట్రికల్కి, ముఖ్యంగా ఎడమ వెంట్రికల్కి దట్టమైన కండరపు గోడ ఉంటుంది. చెరో వెంట్రికల్ మీద ఏట్రియం అనే ఒక మందిరం ఉంటుంది. కుడి పక్కన ఉండేది కుడి ఏట్రియం, ఎడమ పక్కన ఉండేది ఎడమ ఏట్రియం అన్నమాట. కుడి ఏట్రియంని దాని అడుగున కుడి వెంట్రికల్తో కలుపుతూ ఒక మార్గం ఉంటుంది. అలాగే ఎడమ ఏట్రియంని కూడా దాని అడుగున ఎడమ వెంట్రికల్తో కలుపుతూ మరో మార్గం ఉంటుంది. కానీ 2 ఏట్రియంలను కానీ 2 వెంట్రికళ్ళను కానీ సూటిగా కలిపే మార్గాలు లేవు. గుండె రక్తాన్ని పంప్ చేసే ఒక రకమైన పంప్ అన్నది నిజమే. కానీ నిజానికి గుండెలో 2 పంపులు ఉన్నాయి. ప్రతి పంపుకి దాని సొంత ధమనులు సిరలు ఉంటాయి. కానీ 2 పంపులు ఎందుకు? ఒకటి సరిపోతుందిగా. నిజమే, ఒకటి సరిపోతుంది. అసలు గాలెన్ ఒక పంపే ఉంటుందని అనుకున్నాడు. 2 వెంట్రికళ్ళని వేరు చేసే గోడలో సన్నని రంధ్రాలు ఉంటాయని అనుకున్నాడు. అవి మరీ సూక్ష్మమైనవని, అందుకే కంటికి కనిపించవని దబాయించాడు. క్రీస్తు శకము 1300 ప్రాంతాలలో ఇటలీలో వైద్యులు మళ్ళీ మృత కళేబరాల పరిచ్ఛేదానికి పూనుకున్నారు. 1316 మాండినో దే లూసి అనే ఇటాలియన్ వైద్యుడు జీవ నిర్మాణ శాస్త్రం మీద మొట్టమొదటి పుస్తకం రాశాడు. అయితే ఇందులో ఎక్కువగా గాలెన్ చెప్పిన సిద్ధాంతాలే ఉన్నాయి. కానీ 1543 బెల్జియన్ జీవ నిర్మాణ శాస్త్రవేత్త ఆండ్రియాస్ వెసేలియస్ తన సొంత అధ్యయనాలు చేసి మరింత మెరుగైన జీవ నిర్మాణ శాస్త్ర గ్రంథం ప్రచురించాడు. పుస్తకాలను ముద్రించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్పటికి కనుక్కున్నారు. చక్కని సవివరమైన చిత్రాలతో వెసేలియస్ పుస్తకం అచ్చయ్యింది. త్వరలోనే ఆ పుస్తకం యూరప్ అంతా పాకింది. అప్పటి నుంచి మానవ శరీరం గురించిన అవగాహన విషయంలో శాస్త్రవేత్తల ఆలోచనలు కొత్తదారులు తొక్కసాగాయి. కానీ గుండె క్రియల విషయంలో మాత్రం గాలెన్ సిద్ధాంతాలకు మించి వెసేలియస్ కొత్తగా ఏమీ చెప్పలేకపోయాడు.